భూకంపాలు పుస్తకం 12వ భాగం. దీనిలో 6వది చివరి అంశం మనం ఏం చేయగలం. 1970ల మధ్యలో కోకొల్లలుగా భూకంపాలు వచ్చాయి. 1976 జూలై 27న చైనాలో వచ్చిన భూకంపం ఆ దేశపు రాజధాని అయిన పెకింగ్ దక్షిణాన అధిక భాగాన్ని ధ్వంసం చేసింది. అందులో 650,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గత 400 ఏళ్లలో అదే అత్యంత దారుణమైన భూకంపం. అలాగే గౌతమాలా, మెక్సికో, ఇటలీ, ఫిలిప్పీన్స్, రొమానియా, టర్కీ దేశాలలో కూడా ఘోరమైన భూకంపాలు వచ్చాయి. పరిస్థితులు ఇంకా విషమిస్తున్నాయా? భూమిని తల్లడిల్ల చేసేట్టుగా మనుషులు ఏమైనా చేస్తున్నారా? బహుశా లేదేమో. ఒకప్పటికన్నా ఇప్పుడు మరింత భయంకరంగా ఉంది అనటానికి లేదు. ఒకప్పటికన్నా ఇప్పుడు మరింత వాటి గురించి పట్టించుకుంటున్నాం అంతే. 20వ శతాబ్దంలో మనకి రేడియో, టీవీ వచ్చాయి. ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. 1900లో ఆసియాలో ఎక్కడో ఓ భూకంపం వస్తే యూరప్లో, అమెరికాలో ఆ వార్త ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిస్మోగ్రాఫుల జాలం ద్వారా ఏ చిన్న భూకంపం వచ్చినా అది ఎక్కడ వచ్చిందో, ఎంత పెద్దదో క్షణాల్లో తెలిసిపోతుంది. పత్రికా విలేకరులు, టీవీ కెమెరాలు ఆ వార్తని లోకమంతా ప్రసారం చేస్తాయి. సమాచారం అందుబాటులో ఉండటం వలన మన చుట్టూ ప్రపంచం మీద మన ఆసక్తి పెరిగింది. 1900లలో అమెరికన్లు, యూరోపియన్లు ఎక్కడో భూమికి అవతల భూకంపం వచ్చినట్టు తెలిసిన దాని గురించి పెద్దగా పట్టించుకునేవారు కారు. కానీ లోకం కుంచుకుపోతున్న ఈ రోజుల్లో దూరాలు నిజంగా అంత దూరంగా తోచడం లేదు. భూకంపం ఎంత దూరంలో వచ్చినా దాని మీదకి మన దృష్టి మళ్ళుతుంది. 1900లలో ఉన్న దానికన్నా ఇప్పుడు భూమి మీద జనాభా 3 రెట్లు పెరిగింది. ఎన్నో పెద్ద నగరాలలో జనాభా 30 రెట్ల కన్నా ఎక్కువే పెరిగింది. ఉదాహరణకి 1900లలో లాస్ ఏంజలిస్ నగరంలో 100,000 మంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆ నగరపు జనాభా 30 లక్షలకి పెరిగింది. అలాగే భవనాలు కూడా మునుపటి కన్నా విస్తారమైనవిగా, ఖరీదైనవిగా పరిణమించాయి. వాటి సంఖ్య కూడా పెరిగింది. ఈ రోజుల్లో ఎన్ని డ్యాములు, కర్మాగారాలు, విమానాశ్రయాలు, చమురు గొట్టాలు ఉన్నాయో ఒక్కసారిగా ఆలోచించండి. 19వ శతాబ్దపు మొదట్లో లేని ఎన్నో కొత్త కొత్త విషయాలు నేటి మన జీవితంలో ప్రవేశించాయి. అంటే నేడు ఒక భూకంపం ఒక ప్రదేశంలో చేయగల విధ్వంసం, జన నష్టం 1900లలో అదే ప్రదేశంలో అంతే తీవ్రత గల భూకంపం చేయగల హాని కన్నా చాలా ఎక్కువ. కాబట్టి భూకంపాలు మునుపటి కన్నా విధ్వంసకారకం అయ్యాయి. అంటే దానికి కారణం భూమి మునుపటి కన్నా ఎక్కువగా కంపిస్తోందని కాదు. భూకంపాల వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మనం ఏం చేయగలం? భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రదేశాల నుండి దూరంగా ఉండాలి. కానీ కొన్ని కొన్ని ప్రదేశాలు భూకంపాలు వచ్చేవే, అయినా వాటిలో ఇతర ఆకర్షణలు ఏవో ఉండటం చేత మనుషులు వాటిని వదిలి జీవించడానికి ఇష్టపడరు.